విశ్వము నీవే, విశ్వాసము నీవే, విశ్వమంతయును వ్యాపించినావే. విశ్వము నీవే, విశ్వాసము నీవే, విశ్వమంతయును వ్యాపించినావే. విశ్వములోని వాయువు నీవే, ఆ వాయువులోనున్న ఆయువు నీవే. విశ్వములోని వాయువు నీవే, ఆ వాయువులోనున్న ఆయువు నీవే. ఆయువులోని పరమాణువు నీవేలే, ఆత్మవు నీవే, పరమాత్మవైనావు. విశ్వము నీవే, విశ్వాసము నీవే, విశ్వమంతయును వ్యాపించినావే. విశ్వము నీవే, విశ్వాసము నీవే, విశ్వమంతయును వ్యాపించినావే. పాలన పరిపాలన నీవేలే, ప్రాణులలోనున్న జీవము నీవేలే, ఆలన పాలన పరిపాలన నీవేలే. పరమాత్మ లేనిదే జీవాత్మ లేదులే, జీవాత్మ పరమాత్మ బంధము తీరములే. విశ్వము నీవే, విశ్వాసము నీవే, విశ్వమంతయును వ్యాపించినావే. విశ్వము నీవే, విశ్వాసము నీవే, విశ్వమంతయును వ్యాపించినావే. ప్రాణులలోనున్న భావన నీవే, భావము భాగ్యము అన్నియును నీవే. ప్రాణులలోనున్న భావన నీవే, భావము భాగ్యము అన్నియును నీవే. భావనారాయణుడా, బంధ విమోచనుడా, మా బాగునుగాచు భాగవతోత్తమ. విశ్వము నీవే, విశ్వాసము నీవే, విశ్వమంతయును వ్యాపించినావే. విశ్వము నీవే, విశ్వాసము నీవే, విశ్వమంతయును వ్యాపించినావే.